మెదడు పుస్తకం 11వ భాగం. హెల్మ్హోల్ట్జ్ ఆ వ్యవధిని కొలిచి నాడీ సంకేతం యొక్క వేగాన్ని కొలిచాడు. కప్ప నాడిలో నాడీ సంకేతం సెకనుకి రమారమి 66 అడుగులు, అంటే ఇంచుమించు గంటకి 45 మైళ్ళ వేగం అన్నమాట ప్రయాణిస్తుందని అంచనా వేశాడు. మనిషిలో నాడీ సంకేతం మరి కాస్త వేగంగా, అనగా గంటకి 70 మైళ్ళు ప్రయాణిస్తుంది. ఇంతలో ఎమిల్ దుబ్బా రేమాన్ అనే మరో జర్మన్ జీవశాస్త్రవేత్త అతి సూక్ష్మమైన విద్యుత్ ప్రవాహాలను గుర్తించగల పరికరాన్ని రూపొందించాడు. 1845లో అతగాడు నాడులలో నిజంగానే విద్యుత్ ఆవేశాలు ఉన్నాయని నిరూపించాడు. విద్యుత్ తీగలలో ప్రవహించే విద్యుత్తు, నాడులలో ప్రవహించే విద్యుత్తు ఒక్కలా ప్రవర్తించవు. విద్యుత్ తీగలలో ప్రవహించే విద్యుత్తు నాడులలో ప్రవహించే విద్యుత్తు కన్నా 2500 రెట్లు అధిక వేగంతో ప్రవహిస్తుంది. విద్యుత్ తీగలలో ప్రవహించే విద్యుత్తుకి ఓ మూలం ఓ బ్యాటరీ కానీ జనరేటర్ కానీ అవుతుంది. కానీ నాడుల విషయంలో ప్రత్యేకమైన బ్యాటరీలు ఉండవు, వాటికవే బ్యాటరీలు. నాడిలో ఒక భాగంలో విద్యుదావేశం పోగవుతుంది, ఆ తరువాత దానికి పక్క భాగంలో పోగవుతుంది. ఇలా అంచెలంచెలుగా పోగవుతూ విద్యుదావేశం నాడికి ఒక కొస నుండి మరో కొసకి చేరుతుంది. అయితే అలా విద్యుదావేశం పోగయ్యే వ్యవహారం నెమ్మదిగా జరుగుతుంది. కనుక విద్యుత్ తీగల కన్నా నాడీ తీగలలో విద్యుత్ ఇంకా నెమ్మదిగా ప్రవహిస్తుంది. 1902లో ఇంగ్లీష్ జీవశాస్త్రవేత్త ఫ్రాన్సిస్ గాచ్ నాడీ సంకేతాల గురించి మరో ముఖ్యమైన విషయం కనుక్కున్నాడు. ఉత్తేజితమైన నాడి ద్వారా ఒకసారి నాడీ సంకేతం ప్రసారం అయ్యాక మళ్ళీ కాసేపటి వరకు ఆ నాడిని ఉత్తేజితం చేయటానికి వీలు పడదు. విద్యుదావేశాన్ని పోగు చేయటం అంత సులభమైన పని కాదు. మరి 1909లో ఇంగ్లీష్ జీవశాస్త్రవేత్త కెయిత్ లూకాస్ నాడీ స్పందన గురించి మరో ముఖ్యమైన విషయాన్ని కనుక్కున్నాడు. ఒక నాడిని కొంచెం సున్నితంగా ఉత్తేజపరిస్తే దానికి తగిలించి ఉన్న కండరపు తీగలో ఏ స్పందన ఉండకపోవచ్చు, కానీ ఉత్తేజం యొక్క స్థాయిని క్రమంగా పెంచుతూ పోతే ఒక ప్రత్యేక స్థాయి వద్ద ఉన్నట్లుండి కండరపు తీగ పూర్తి బలంతో కొట్టుకుంటుంది. అంటే స్పందనలో రెండే రకాలు ఉన్నాయన్నమాట. ఉంటే 100% స్పందన ఉంటుంది, లేకుంటే స్పందనలే ఉండదు. దీనినే ఉంటే అన్నీ లేకుంటే 0 స్పందన అంటారు. అయితే మామూలుగా మనం మన చేతి కండరాన్ని సున్నితంగా కానీ బలంగా కానీ మనకి కావలసిన స్థాయిలో బిగుసుకునేట్టు చేయొచ్చు. దానికి కారణం కండరంలో కోటానుకోట్ల కండరపు తీగలు ఉంటాయి. ప్రత్యేక కండరపు తీగ యొక్క స్పందన ఉంటే అన్నీ లేకుంటే 0 తీరులోనే ఉంటుంది. కానీ కొద్దిపాటి తీగలు మాత్రమే స్పందిస్తే కండరం సున్నితంగా సంకోచిస్తుంది. చాలా తీగలు స్పందిస్తే కండరం మొత్తం బలంగా కొట్టుకుంటుంది.